కానవచ్చేగా. ఓ కామిని నీకిప్పుడైన కానవచ్చేగా. మాధవుడను వేల తలుపు మీటిన విటుడెవ్వడే. ఓ తాలిమి నేనే మాధవుడను. వాలిన మాధవుడవంటే వసంతుడావా? కాదే గాలిం చక్రము చేత కలవాడనే. వాలిన మాధవుడవంటే వసంతుడావా? కాదే గాలింపు చక్రము చేత కలవాడనే. ఏమంటివేమంటి వెరగనేను. ఓ కామిని నీకిప్పుడైన కానవచ్చేగా. సిరుల భూమి ధరించిన వాడనే. ధర చక్రివైతే కుమ్మర వాడవా? కాదే సిరుల భూమి ధరించిన వాడనే. అరయనియునీలే హరినే నేను. శిరసున భూమి మోచేసేషుడావా? కాదే అరయనియునీలే హరినే నేను. ఏమంటివేమంటి వెరగనేను. ఓ కామిని నీకిప్పుడైన కానవచ్చేగా. మంతనపు లక్ష్మీ రమణుడ నేను. మంతులకు హరివైతే వానరమవా? నీ మంతనపు లక్ష్మీ రమణుడ నేను. తొల్లి అంతే పోనా మారు నీ వంటివి గదవే. ఇంత ఏల శ్రీ వెంకటేశుడన నగరాగా. తొల్లి అంతే పోనా మారు నీ వంటివి గదవే. ఎరగనేను. ఓ కామిని నీకిప్పుడైన కానవచ్చేగా, ఏమంటివేమంటివెరగనేను, ఏమంటివేమంటివెరగనేను.